తారకు రాముడు తత్వోపదేశము చేయుట కిష్కిం కాం 3వ సర్గ. అహంకారాది సంబంధోయవద్దే హేన్రియే సహ సంసారస్తావదేవస్యాదాత్మనస్త్వ వివేకన 18. మిథ్యారోపిత సంసారో న స్వయం వినివర్తతే విషయాస్థాయమానస్య స్వప్నే మిథ్యాగమో యథా అనాద్య విద్యా సంబంధాత్ తత్కార్యహం కృతేస్తథా సంసార్కో పార్థకోపి స్యాద్రాగద్వేషాది సంకులః మనేవహి సంసారో బంధశ్చైవ మనస్సుభే ఆత్మా మనస్సమానత్వమేత్య తద్దత బంధభాక్ యథా విశుద్ధ స్ఫటికో విలక్తకాది సమీపగః తత్తద్వర్ణయుగాభాతి వస్తుతో నాస్తి రంజనం. బుద్ధీంద్రియాది సామీప్యాదాత్మన సంస్కృతిర్బలాత్ ఆత్మాస్వలింగస్తు మన పరిగృహ్యతదుద్భవాన్ కామాంజుసన్ గుణేబద్ధ సంసారేవర్త రెండు వశ ఆడుమనోగుణాన్ స్పృష్ట్వా తతః కర్మాణేనే కథ. శుక్లలోహిత కృష్ణాని గతేస్త సమానతః ఏవం కర్మవశా జీవో భ్రమత్వభూత సంప్లవం సర్వోపసంహృతౌ జీవో వాసనోభిస్వకర్మభి అనాద్య విద్యావశగస్తి శ్త్యభినివేశత సృష్టికాలే పునః పూర్వవాసనమాన సైసహ జాయతే పునర్ధ్యేవం ఘటియంత్రమివావశ యథా పుణ్యవిశేషేణ లభతే సంగతిం సతాం మద్భక్తానాం సుశాంతానాం తదామద్విషయామతి తతస్వరూప విజ్ఞానమనయా సేన జాయతే మత్కథా శ్రవణే శ్రద్ధా దుర్లభ జాయతే తతః తదాచార్య ప్రసాదేన వాక్యార్థా జ్ఞానతః క్షణాత్ దేహేంద్రియమనః ప్రాణహంకృతిభ్య పృథక్ స్థితం ముప్పేస్వాత్మను భవత సత్యమానందాత్మానమద్వయం జ్ఞాత్వా సద్యో భవేన్ముక్త సత్యమేవ మయోదితం ఏవం మయోదితం సమ్యగాలో చైత్యో నిసం తస్య సంసార దుహఖాని న స్పృశంతి కదాచన త్వమప్యేత్వన్మయా ప్రోక్తమాలోచయ విశుద్ధధియః న స్పృశ్యసే దుహఖజాలే. కర్మబంధా విమోక్ష్యసే పూర్వజన్మనితే శుభృకృత మద్భక్తిరుత్తమా అతస్తవ విమోక్షాయ రూపుమే దర్శితం శుభేథ్యాహోమద్రూపమనిసమాలోచయ మయోదితం ప్రవాహ పతితం కార్యం కుర్వత్యపి నిలిప్స్యసే శ్రీరామేణోదితం సర్వం శ్రుత్వా తారాతి విస్మితా దేహాభిమానజం శోకం త్యక్త్వా నత్వా రఘుత్తమం 33 34 35 36. ఆత్మానుభవ సంతుష్ట జీవన్ముక్త బభూవ. 18 శ్లోకం నుండి 36 వరకు సంక్షిప్త తాత్పర్యము. రాముడు తారకు చెప్పుచున్నాడు, కళ్యాణి, దేహానికి ఇంద్రియాలకు అహంకారాదులు సంబంధం ఎంతవరకు ఉంటుందో అంతవరకు అవివేకి అయిన జీవుడికి సంసార బంధము ఉంటుంది. విషయములను ధ్యానించుచున్నవానికి కలయందు మిథ్యావిషయ ప్రాప్తి, ఇట్లో అట్లే మిథ్యగా ఆరోపింపబడిన సంసారము తవకు తానే నివర్తించదు. జ్ఞానముచే నివర్తించును డొట్ ఆనాదేన అజ్ఞానము యొక్క సంబంధము వలన అవిద్య యొక్క కార్యములైన దేహాదులందలి అహంకార మమకారముల చేతను రాగద్వేషాది సంకూలమైన సంసారము మిథ్యైనను సంభవించుచున్నది. మంగళరూపిణి, మనస్సే సంసారము, బంధము కూడా మనస్పే. జీవుడు మనసుతో 83 ఐక్యమును పొంది సుఖదభోగములను పొందుచున్నాడు. ఇట్లు విశుద్ధమైన స్ఫటికము లక్క మొదలగువాని సంబంధము వలన వస్తువు యొక్క రంగును పొందినదే తోచుచున్నదో, నిజముగా ఎర్రదనము లేదో. అంతఃకరణము ఇంద్రియాదుల సమీపమున ఉండుటచేత ఆత్మకు బలాత్కారముగా సంసారము తగిలినట్లు తోచును. ఆత్మ తన ఉపాధి యగు మనస్సునే గ్రహించి దానియందు పుట్టిన కామములు సేవించుచు ఆ త్రిగుణములచే కట్టబడినవాడై అవసుడై సంసారమందున్నాడు. మొదట మనోగుణములను స్పృశించి తర్వాత అనేక విధములైన సత్వరజస్తమో కర్మలను చేయుచు ఆ కర్మలకు తగిన లోకముల పొందుచున్నాడు. ఇట్లు జీవుడు కర్మవశము వల్ల ప్రళయ పర్యంతము తిరుగుచుండును. ప్రళయమునందు జీవుడు సంస్కారములతోనూ కర్మలతోనూ బద్ధుడై అనాదియగు అవిద్యయందు లీనమగును. మరల సృష్టి కాలములో పూర్వపు వాసనలతో కిందికి మీదికి పుట్టుచూ ఉండును, చస్తూ ఉండును. పుణ్య విశేషము చేత పరమశాంతులైన నా భక్తులకు నత్పురుషుల యొక్క స్నేహము వలన నన్ను బుద్ధి పుట్టును, నా కథలను వినే ఉత్సాహం పుట్టును. ఇది చాలామందికి కలుగదు. తర్వాత నా స్వరూప విజ్ఞానము సులభముగా కలుగును. అప్పుడు గురువు అనుగ్రహము వలన మహావాక్యముల అర్థము బోధపడును. వెంటనే ఈ దేహము, ఇంద్రియములు, మనను, ప్రాణములు, అహంకారము, వీటినుంచి వేరే సట్టి ఏకమైన సచ్చిదానందాత్మను తన అనుభవం చేత తెలుసుకొనును. వెంటనే తాను ముక్తుడగును. నేను చెప్పిన ఈ మాటలు సత్యమైనవి, నేనిప్పుడు చెప్పిన దంతయు ఎవడు ఎల్లప్పుడూ మననము చేయుచుండునో వానినెప్పుడునూ సంసార దుహకము స్పృశించదు. తారా, నీవు పూర్వజన్మమందు నాయందు మిక్కిలి భక్తి కలిగియుంటివి, అందువలన ఇప్పుడు నీకు ముక్తి కలుగుటకై నా రూపము చూపబడెను. తారా, ఎల్లప్పుడు నా రూపమును ధ్యానించి నే చెప్పిన దానిని మననము చేయుము. సంసార ప్రవాహమున కార్యములు చేయుచున్నను, అవి అంటవు తెలుసుకోనే. 84 శ్రీరాముడు చెప్పినదంతయు తార ఆశ్చర్యముతో విని, నశ్వరమై దేహమే ఆత్మేయను అభిమానమును వదలి జీవన్ముక్తురాలయను. రామాజ్ఞతో సుగ్రీవుడు అంగదునిచే వాలి దేహమునకు సంస్కారాదుల గావించెను. సుగ్రీవుడు వానర రాజ్యమునకు ప్రభువైను. అది వర్షాకాలము. రామలక్ష్మణులు ప్రవర్షణ పర్వతముపై కాలము గడుపుచుండిరి. ఒకనాడు లక్ష్మణుడు రామునికి నమస్కరించి వినయాన్వితుడై రామ పూజా విధానమును గూర్చి వివరింపుమని వేడగా రాముడిట్లు చెప్పెను.